73 ప్రత్యక్ష ప్రమాణము. రామ, ప్రమాణాలు అంటే ఏమిటి? సర్వప్రమాణ సత్తానాం పదమభ్యి రపామివ. ప్రమాణమేక మేవేహ ప్రత్యక్షం తదత శృణు. 3.2.19/16. రామ, నిజానికి అసలైన ప్రమాణం ప్రత్యక్షం ఒక్కటే, ఏకమే వేహ. మరి ఇతర ప్రమాణాలు లేవా? ఉన్నాయి, కాని అవన్నీ ప్రత్యక్షం మీదే ఆధారపడి ఉన్నాయి. ఆన్సర్ 94. ఆ ప్రపంచంలో ఎన్నో చోట్ల నీళ్లున్నా, ఆ నీళ్లన్నీ సముద్రంలోంచి మేఘాల ద్వారా వచ్చి ఆయా చోట్లలో చెరువులుగా నదులుగా ఏర్పడి మళ్లీ వివిధ రూపాలలో సముద్రంలోనే కలుస్తున్నాయి. నదులు సూటిగా సముద్రంలో కలుస్తాయి, చెరువులు వేసవికాలంలో ఎండిపోయి మేఘాలలోకి చేరి అక్కడ్నుంచి పరంపరగా సముద్రంలోకి చేరుతాయి. అలాగే లోకంలో ఉన్న ప్రమాణాలన్నీ కూడా ప్రత్యక్షంలోంచి జన్మించి చివరికి ప్రత్యక్షంలోకే చేరుతాయి. అందుకే ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణమని నేనంటున్నాను. మరి ప్రత్యక్షం అంటే ఏమిటి? యథాజ్ఞానాన్ని కలిగించే సాధనాలను ప్రమాణాలంటారు. అలాంటి సాధనాలలో అతి ముఖ్యమైన సాధనాలు మన పంచేంద్రియాలు. కనుక ఈ పంచేంద్రియాలే ప్రత్యక్ష ప్రమాణాలు. ఇది ఒక స్థాయి. అయితే ఈ ఇంద్రియాల యొక్క రాకపోకలను, పనిచేసే తీరును మనం ఇతర సహాయం లేకుండానే మనంతట మనం గానే తెలుసుకుంటూ ఉన్నా. అలా తెలుసుకునే జ్ఞానమేదైతే ఉందో దాన్ని వేదనము అని పిలుస్తారు. ఇంద్రియాలను కూడా తెలుసుకునేది వేదనమే. కనుక ఈ వేదనమనేది ఇంకా ముఖ్యమైన ప్రత్యక్షమవుతోంది. ఈ వేదనం కేవలం ఇంద్రియాలను మాత్రమే కాదు, ద్రష్టలైన ఇంద్రియాలను, దృశ్యాలైన విషయాలను, వీటికి అనుకూలంగా ఉన్న దర్శనక్రియను, ఈ మూడింటినీ కూడా మనకు అనుభవింపజేస్తుంది. ద్రష్ట, దృశ్యము, దర్శనము అనే వాటిని త్రిపుటి అంటారు. కాగా త్రిపుటిని మనకు తెలియజేసేదే వేదనమన్నమాట. వేదనమనే పేరు పెట్టేసరికి అదేదో కొత్త వస్తువులాగా ఉంది. కాని ఇంద్రియాల యొక్క రాకపోకలను తెలుసుకునేవాడు ఎవడు అని ఆలోచిస్తే ఇంకెవడు? ఈ శరీరంలో ఉన్న జీవుడే. కనుక వేదనం అన్నా జీవుడన్నా ఒకటే. ప్రత్యక్షమంటే వేదనమని చెప్పుకున్నా, వేదనమంటే జీవుడని తేల్చా. కనుక ఈ జీవుడికే అసలైన ప్రత్యక్ష ప్రమాణం అని పేరు పెట్టాం. అంతే, ప్రత్యక్షమితి నామేహ. కుతం జీవస్స ఏవ సహ. 3.2.19/18. ఈ జీవుడికే సాక్షి అని మరో పేరు ఉంది, సాక్షి చైతన్యము అని మరో పేరు, అనుభూతి అని మరో పేరు, ప్రతిపత్తి అని మరో పేరు, ప్రత్యక్షం అని మరో పేరు. అన్నీ పేర్లే, ఉన్నది ఒక్కటే, అదే చైతన్యం. ఆ చైతన్యమే ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పటికీ మనకి ప్రస్తుతం 5 పేర్లు తేలాయి. 3 ప్రతిపత్తి, 2 అనుభూతి, 1 ప్రత్యక్షము, 4 జీవుడు, 5 వేదనం. ఈ 5 సమానార్థకాలే అయినా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పేరును ఉపయోగిస్తూ ఉంటారు. ఆ వివరం చెబుతాను, విను. ద్రష్ట, దృశ్యం, దర్శనం అనే త్రిపుటి ఉంది కదూ, దీనిని సాక్షి చైతన్యం వ్యాపించి ఉండి జ్ఞాన వ్యవహారాన్ని కలిగిస్తూ ఉంటే ఆ వ్యవహారావస్థలో ఆ చైతన్యాన్ని ప్రత్యక్షము అనే పేరుతో పిలుస్తారు. అదే చైతన్యం అదే త్రిపుటిని అనుసరించి జ్ఞానస్వరూపంతో ఉంటే అప్పుడు అనుభూతి అని పిలుస్తారు. అదే త్రిపుటిని ప్రకాశింపజేసే పనిని నిర్వర్తిస్తున్న సమయంలో ఆ చైతన్యాన్ని వేదనము అని పిలుస్తారు. ఆన్సర్ 95. అదే త్రిపుటిని ఆ చైతన్యం ప్రకాశ్చైతన్యంతో వ్యాపించి ఉంటే అప్పుడు ప్రతిపత్తి అని పిలుస్తారు. అదే చైతన్యం ప్రాణవాయువును ధరించి ఉంటే జీవుడని పిలుస్తారు.